ఇప్పుడు నేను చదవబోతున్న పుస్తకం ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి డాక్టర్ వి శ్రీనివాస చక్రవర్తి గారిచే తెలుగులోనికి అనువాదం చేయబడిన కాంతి వేగం ఎలా తెలుసుకుందాం అనే పుస్తకం. ఈ పుస్తకంలో మొత్తం 5 అంశాలు ఉన్నాయి. 1, మీరు ఎప్పుడైనా మెరుపును చూసారా? 2, అంతరిక్షం నుండి భూమికి. 3, ప్రయోగశాలలో కాంతి వేగం కొలత. 4, విశ్వము కాంతి సంవత్సరాలు. 5, సాపేక్షత సిద్ధాంతం కాంతి వేగం. మొదటి అంశం, మీరు ఎప్పుడైనా మెరుపును చూసారా? మెరుపు అంటే మబ్బు నుండి మబ్బుకి, మబ్బుల నుండి నేలకి గంతులు వేసే విద్యుచ్ఛక్తే. ఆ విద్యుత్తు గాలిలో ప్రసారం అవుతున్నప్పుడు మెరుపు చుట్టూ ఉండే గాలి తాత్కాలికంగా విపరీతంగా వేడెక్కిపోతుంది. ఆ సమయంలో ఆ గాలి ఉష్ణోగ్రత కొన్ని వేల డిగ్రీల దాకా పెరగవచ్చు. అలా వేడెక్కిన గాలి వ్యాకోచిస్తుంది. మెరుపు మటుమాయం కాగానే ఆ గాలి మళ్ళీ చల్లబడి సంకోచిస్తుంది. ఇలా అతి తక్కువ కాలంలో గాలి వ్యాకోచించి సంకోచించినప్పుడు శబ్దం పుడుతుంది. దానినే మనం ఉరుము అంటాం. కనుక మెరుపు మెరవటం, ఉరుము ఉరవటం రెండు పిడుగు అనే పరిణామానికి రెండు ముఖాలు. అది జరిగినప్పుడు పుట్టే తీక్షణ కాంతిని మెరుపు అంటాం. అప్పుడు పుట్టిన శబ్దాన్ని ఉరుము అంటాం. మనకి దగ్గరలో పిడుగు పడ్డప్పుడు మెరుపు చాలా తీక్షణంగా ఉంటుంది. ఉరుము చప్పుడు కూడా చాలా బిగ్గరగా ఉంటుంది. మెరుపు దూరంగా మెరిసినప్పుడు కాంతిలో తీక్షణత తక్కువగా ఉంటుంది. పైగా శబ్దం లేకుండా మౌనంగా మెరుస్తుంది. కాసేపు ఎదురు చూస్తే అప్పుడు శబ్దం వినిపిస్తుంది. అది మళ్ళీ మళ్ళీ మారుమోగుతుంది. మెరుపు దూరంగా మెరిసినప్పుడు ప్రకాశం తక్కువగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. అలాగే ఉరుము చప్పుడు కూడా తక్కువ తీవ్రత కలిగి ఉండటం కూడా సబబే. కానీ మెరుపుకి ఉరుముకి మధ్య ఆలస్యం ఎందుకుండాలి? దానికి కారణం శబ్దం ఒక చోటు నుండి మరో చోటికి ప్రయాణించడానికి సమయం పడుతుంది. శబ్దం గంటకి 740 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే సెకనుకి 1086 అడుగుల దూరం ప్రయాణిస్తుంది. 5 సెకన్లలో 1 మైలు దూరం ప్రయాణిస్తుంది. మైలు దూరంలో పిడుగు పడితే 5 సెకన్ల తరువాత అది మనకి వినిపిస్తుంది. 2 మైళ్ళ దూరంలో అయితే 10 సెకన్లు పడుతుంది. కానీ మెరుపు నుండి వచ్చే కాంతి సంగతి ఏమిటి? దానికి కూడా మనం చేరటానికి సమయం పడుతుందా? పట్టవచ్చేమో, కానీ బహుశా అది శబ్దం కన్నా చాలా వేగంగా ప్రయాణిస్తుందేమో. అందుకే ఉరుము వినిపించడానికన్నా ఎంతో ముందే మనకి మెరుపు కనిపిస్తుంది. కాంతి ఎంత వేగంగా ప్రయాణిస్తుందో కొలవగలమా? కొలవలేమనే ప్రాచీన కాలంలో ప్రజలు అనుకునేవాళ్ళు. కాంతి ఎంత దూరమైనా లిప్తలో ప్రయాణించేస్తుందని కొందరు పండితులు అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే దాని వేగం అపరిమితం అన్నమాట. అంటే మనకు తెలిసిన మరే ఇతర వేగం కన్నా ఆ వేగం ఎక్కువ. పోనీ కాంతి వేగం అపరిమితం కాకపోయినా దాని వేగం మనం కొలవలేనంత ఎక్కువ అని అనుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కాంతి వేగాన్ని కొలవడానికి ప్రయత్నించిన వాళ్లలో మొదటివాడు ఇటలీకి చెందిన మేటి శాస్త్రవేత్త గెలీలియో. ఈ ప్రయత్నం అతడు 1630లో చేశాడు.